రాజాది రాజాను నేనురా, ఇక వైజాగ్ వైభోగం చూడరా. సరదాల సామ్రాట్టు నేనురా, ఇక సర్కారు సీడెడ్డు నావిరా. జాక్పాటే నేను కొట్టేస్తా, జయపూరే నేను పట్టేస్తా, టాటాతో మాట కలిపేస్తా, బిర్లాకే బీటు వేసేస్తా. అరే రాజాది రాజాను నేనురా, ఇక వైజాగ్ వైభోగం చూడరా. సరదాల సామ్రాట్టు నేనురా, ఇక సర్కారు సీటెట్టు నాబిరా. వేస్తానురా గోల్డ్ ఆకు పందిళ్ళు వేస్తే రాజభవనే విడిదిల్లురా. పాటియాల రాజు వస్తే బళ్ళ ప్లాటినాల పంచలిస్తా, పాదరసం కాళ్ళు కడిగి పెళ్ళు పెళ్ళు మంటూ పెళ్లి చేస్తా. రాజమాత కంట రత్నాల చినుకులంట, మా చెల్లి పెళ్లి కట్నం నా స్విస్ బ్యాంకు ఖాతా. అరే కింగాది కింగులంత డంగయ్యే పెళ్లి చేస్తా. రాజాది రాజాను నేనురా, ఇక వైజాగ్ వైభోగం చూడరా. సరదాల సమ్రాట్టు నేనురా, ఇక సర్కారు సీడెడ్డు నామిరా. జాక్పాటే నేను కొట్టేస్తా, జయపూరే నేను పట్టేస్తా, తోటతో మొట్ట కలిపేస్తా, బెరలోకే వీటు వేసేస్తా. రాజోది రాజాను నేనురా, ఇక వైజాగ్ వైభోగం చూడరా. సరదాల సమ్రాట్టు నేనురా, ఇక సర్కారు సీటెట్టు నవ్విరా. రాసి ఇస్తారా రండిరు, కప్పలల్లే మూగేటి మీకు షిప్పు యార్దే ఇస్తాను. రత్నాల రాసులెన్నో రాయల్ల రాసి ఇస్తా, రంభంటి ఊర్వశొస్తే రాయల్ల లవ్ చేస్తా. గంటకొక్క కోటి మా అమ్మ రామ కోటి, లక్ష్మీదేవితోనే నాకుంది లావాదేవి. అరే ఎంపరర్ల కొండల్లో ఎవరెస్టు లాంటి వాణ్ణి. రాజాది రాజాను నేనురా, ఇక వైజాగ్ వైభోగం చూడరా. సరదాల సమ్రాట్టు నేనురా, ఇక సర్కారు సీడెట్టు నావిరా. జాక్పాటే నేను కొట్టేస్తా, జయపూరే నేను పట్టేస్తా, టాటాతో మాట కలిపేస్తా, బిర్లాకై బీటు వేసేస్తా. రాజాది రాజాను నేనురా, ఇక వైజాగ్ వైభోగం చూడరా. సరదాల సమ్రాట్టు నేనురా, ఇక సర్కారు సీటెట్టు నవ్విరా.